చీలిన వారా దయ చూపండి, చీలిన వారా దయ చూపండి, క్రీస్తు వా దయ చూపండి, క్రీస్తు వా దయ చూపండి, ఏలిన వారా దయ చూపండి, దయచూపండి. దేవా తండ్రి అయిన దేవుని మహిమ బతుకు.